అంకెలు పుస్తకం 6వ భాగం. అలాగే 12కి కూడా ప్రాముఖ్యతను ఇవ్వటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 10 కన్నా 12 వలన కొన్ని సత్ప్రయోజనాలు ఉన్నాయి. 10 కన్నా 12ని మరిన్ని ఎక్కువ అంకెలతో విభజించటానికి వీలవుతుంది. 10ని 2తోనూ 5తోనూ మాత్రమే భాగించగలం. అందుకే వస్తువులని పదులుగా విభజిస్తే వాటిని 3 భాగాలుగాను 4 భాగాలుగాను విభజించటం కష్టం. కానీ 12ని 2, 3, 4, 6 భాగాలుగా కూడా విభజించవచ్చు. 12 సంఖ్యకి ఇచ్చే ప్రాముఖ్యత వ్యావహారిక భాషలో కూడా కనిపిస్తుంది. అందుకు ఉదాహరణ, ఇంగ్లీష్లో డజన్ అన్న పదం. డజను గుడ్లు కావాలంటాం. అరడజను అంటే 6, డజన్లో 3వ వంతు 4, డజన్లో 4వ వంతు 3, డజన్లో 6వ వంతు 2. సుమేరియన్లు 60కి ప్రత్యేక ప్రాముఖ్యతను ఇచ్చారు. 12 కన్నా దీనిని మరిన్ని ఎక్కువ సంఖ్యలతో భాగించవచ్చు. అందుకే దైనిక జీవితంలో 60కి అంత ప్రాముఖ్యత ఉంది. నిమిషంలో 60 సెకండ్లు, గంటలో 60 నిమిషాలు మొదలైనవి ఇందుకు తార్కాణాలు. మనం వాడే సంఖ్యామానం ఎంత పెద్ద సంఖ్య మీద ఆధారపడితే ఆ సంఖ్యామానంలో వాడే చిహ్నాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి ఈజిప్షియన్లు 10కి బదులు 12కి ప్రత్యేక చిహ్నాన్ని వాడారు అనుకుందాం. అప్పుడు 9కి బదులు 11 చిహ్నాలని లెక్కించవలసి ఉంటుంది. 12కి బదులు ఏ 20నో 60నో వాడితే విషయం మరింత జటిలం అవుతుంది. అలా కాకుండా 10 కన్నా చిన్న సంఖ్యని వాడామనుకోండి, అంటే ఒక చేతివేళ సంఖ్య 5 కాబట్టి, అది ఎలా ఉంటుందో చూద్దాం. 2000 ఏళ్ల క్రితం యూరప్, ఆసియా, ఆఫ్రికా ఖండాలలో ఎన్నో ప్రాంతాలని రోమ్ రాజధానిగా రోమన్ చక్రవర్తులు పరిపాలించేవారు. ఆ రోమన్ సామ్రాజ్యంలో 5 మీద ఆధారపడ్డ సంఖ్యామానాన్ని అనుసరించేవారు. రోమన్లు వారి అక్షరాల మీద ఆధారపడ్డ సంఖ్యాచిహ్నాలని వాడేవారు. ఆ విధంగా ప్రపంచంలో ఎన్నో చోట్ల రోమన్ అక్షరాలు చలామణిలోకి వచ్చాయి. రోమన్లు కూడా 1 అంకెని ఒక నిలువుగీత లేదా ఐ అనే అక్షరంతో సూచించేవారు. తరువాత 2, 3, 4 అంకెలని వరుసగా 2 గీతలు, 3 గీతలు, 4 గీతలు అనే చిహ్నాలతో సూచించారు. ఇంతవరకు ఇది ఈజిప్షియన్ సంఖ్యామానానికి సన్నిహితంగా ఉంది. కానీ రోమన్లు ఒక చిహ్నాన్ని 4 సార్లే వాడేవారు. 5వసారి వినియోగించవలసి వస్తే అందుకు కొత్త చిహ్నాన్ని వాడేవారు. అందుకే 5కి 5 నిలువుగీతలని కాకుండా వి అని సూచించేవారు. ఆ తరువాత 6ని 6 నిలువుగీతలతో కాకుండా వి తర్వాత 1 గీత ఇలా సూచించేవారు. అలాగే 9ని వి తరువాత 4 గీతలు అలా సూచించేవారు. కానీ 10ని వి తరువాత 5 గీతలతో వ్రాయటానికి వారి పద్ధతి ఒప్పుకోదు. ఎందుకంటే ఈ నిలువుగీత లేదా ఐ అన్న చిహ్నం 5 సార్లు వస్తుంది. కాబట్టి 10కి ఎక్స్ అనే కొత్త చిహ్నాన్ని వాడారు. ఆ విధంగా 1000 వరకు కొత్త చిహ్నాలని ఈ విధంగా సూచించవచ్చు. అంటే 1కి ఐ, 5కి వి, 10కి ఎక్స్, 50కి ఎల్, 100కి సి, 500కి డి, 1000కి ఎం,